సంగీత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు అంతులేని సుఖ దుఃఖాలలో అందరూ సహాధ్యాయులే. తెలుసుకోయి జీవిత సత్యం, జరిగేదే ఇది ప్రతినిత్యం. ఏ వయసున కా చోటుది అక్కడే నీకు పరువుది, అప్పుడే నీకు సుఖముంది. తెలుసుకోయి జీవిత సత్యం, జరిగేదే ఇది ప్రతినిత్యం. శిశువు కదిలి కుదిపితే అది ఏ తల్లికి ఆనందం. అక్కున చేర్చిన కొడుకు తన్నితే అది ఏ తల్లి ఆహ్లాదం. ఎదిగిన సుతులే మమతలు మగిచి ఎదురు తిరిగితే తెలుసుకోయి జీవిత సత్యం, జరిగేదే ఇది ప్రతినిత్యం. కలు తీసే ఉబలాటం, బాధ్యత ముగిసి మళ్ళిన వయస్సుల ముడివేసేదే అనురాగం. తొలి రోజులలో ఆలు మగలది ఉరకలు తీసే ఉబలాటం, బాధ్యత ముగిసి మళ్ళిన వయస్సుల ముడివేసేదే అనురాగం. ఆ ఉబలా